68 విరుద్ధ వర్షపాలు. కుందదంతుడు, ఆర్య, నాకో చిన్న సందేహం. వీళ్ళు 8 మంది ఒకే కోరిక కోరారు, ఒకేసారి తపస్సు చేశారు, ఒకేసారి వరాలు పొందారు, కనుక ఒకేసారి చక్రవర్తులు కావాలి. కాని ఉన్న భూమి ఒక్కటే కదా, దానికి వీరందరూ ఒకేసారి చక్రవర్తులెలా అవుతారు? కదంబ తాపస్సుడు, కుందతంత, నువ్వు చెప్పింది ఆశ్చర్యమే, కాని ఇంతకంటే పెద్ద ఆశ్చర్యం మరొకటి ఉంది. చెబుతా విను. ఈ 8 మందికి 8 మంది భార్యలున్నారు. వాళ్లందరూ పెద్ద ముత్తైదువలు, పతివ్రతలు. తమ భర్తలు తపస్సుల కోసం వెళ్లిపోయేసరికి ఆ భార్యలు దిగులుపడి ఇంట్లోనే కూర్చొని గొప్ప తపస్సు చేశారు. ఒక్కొక్కళ్ళు వందేసి చాంద్రాయణ వ్రతాలు చేస్తూ గౌరీదేవిని గురించిన ఉపాసన చేశారు. మొదటిరోజు 1 ముద్ద, 2వ రోజు 2 ముద్దలు, 3వ రోజు 3 ముద్దలు, ఇలా శుక్లపాడ్యమి నుంచి చంద్రకళల సంఖ్య ప్రకారం ముద్దల సంఖ్యను పెంచుకుంటూ ఆహారం తీసుకోవాలి. కృష్ణపక్షంలో ముద్దల సంఖ్యను తగ్గించుకుంటూ రావాలి. అమావాస్య నాడు శుష్కోపవాసం అవుతుంది. ఏ రోజుకా రోజు ఆ ముద్దలను దాటి వేరే ఆహారం స్వీకరించరాదు. ఇలా ఆచరిస్తూ ఉపవాస వ్రతం చేయడం పేరు చాంద్రాయణ వ్రతం. ఆ 8 మంది పతివ్రతలు ఎవరి ఇంట్లో వారు ఇలా తీవ్రమైన ఉపాసన చేసేసరికి గౌరీదేవి 8 మందికి సాక్షాత్కరించి వరం కోరుకోమంది. 8 మంది ఒకే వరం కోరుకున్నారు. నా భర్తకు మృత్యువు లేకుండుగాక అని గౌరీదేవి చిరునవ్వు నవ్వుతూ, అమ్మాయి, సృష్టికర్త యొక్క ఆది సంకల్పమనే నియతి చాలా ప్రబలమైనది. దానిని భగ్నం చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఎంత తపస్సు చేసినా ఆ నియతిని దాటడం అసంభవం. కనుక మరొక వరం కోరుకో అని నచ్చ చెప్పింది. దానికి 8 మంది పతివ్రతలు అంగీకరించి, అలా అయితే తల్లి, నా భర్త మరణించినాక నా భర్తగారి జీవుడు నా ఇంటిని దాటి బయటికి పోకూడదు, ఈ వరం ప్రసాదించు అని కోరా గౌరీదేవి. తథాస్తు అని అంతర్ధానమైంది. ఇక్కడితో ఆశ్చర్యం అయిపోయింది అనుకుంటున్నావా? ఇంకా ఉంది విను. వీళ్లు 8 మంది తపస్సు కోసం ఇళ్ళు వదిలిపెట్టిపోయేసరికి వీళ్ల తల్లిదండ్రులిద్దరికీ ఒక రకమైన వైరాగ్యం పుట్టి ఇంట్లో ఉండబుద్ధిగాక తీర్థయాత్రలు మొదలుపెట్టారు. ఆ యాత్రలో ఉండగా కలాపగ్రామమనే చోట ఊరుబయటి దారిలో దారికి అడ్డంగా ఒక పొట్టి మనిషి కనిపించాడు. వాడు చాలా విచిత్రంగా ఉన్నాడు. మనిషి పొట్టి, ముఖం వికృతం, నల్లటి నలుపు, ఒంటి నిండా బుడిదపూత, దానికి తోడు ఒళ్లంతా ముళ్లపందీలాగా నిక్కపడుచుకున్న వెంట్రుకలు, మొత్తం మీద వాడు మితిమాలిన ముష్టివాడి లాగా ఉన్నాడు. ఈ వృద్ధ దంపతులకు వాణ్ణి చూస్తే చిరాకు వేసింది. పక్కకు పోరా, పోరా అని చేతులు విదిలించుకుంటూ వాడి పక్కనుంచే ముందుకు వెళ్లిపోయారు. ఆ చేతులు విదిల్చడంలో వీళ్ల చేతికి అంటుకున్న దుమ్మేదో రాలి ఆ ముష్టివాడి నెత్తిన పడ్డది. అప్పటిదాకా అయోమేపు చూపులు చూస్తున్న ఆ ముష్టివాడు ఉన్నట్టుండి కస్సున లేచి, ఓరే ముసలి వెధవా, పెళ్ళాం పక్కన ఉండేసరికి ఈ వయస్సులో గూడా ఇంత మదమా? నేను ఆయసర్వ్ 134 దుర్వాసుని ఎదురుగుండా కనిపిస్తుంటే నన్ను లెక్క చేయకుండా కొడుకులు, కోడళ్ళు అనుకుంటూ ఎగురుకుంటూ పోతున్నావా? నువ్వు చేసిన ఈ పాడు పని వల్ల నీ కొడుకులు, కోడళ్ళు సంపాదించిన వరాలన్నీ తల్లకిందులైపోవుగాక అని తిట్టడం మొదలుపెట్టాడు. దుర్వాసుడనే పేరు చెవిన పడేసరికి ఆ వృద్ధదంపతులు గడగడా వణికిపోయి ఆయన కాళ్లమీద పడబోయారు. కాని ఆయన అప్పటికే అంతర్ధానమైపోయాడు. కనుక కుందదంతా, నువ్వు అర్థం చేసుకోవలసినది ఏమిటంటే మాయాకల్పితమైన ఈ ప్రపంచంలో ఇలాంటి అనూహ్య సన్నివేశాలు ఎన్నో దొర్లిపోతూనే ఉంటాయి. కుందదంతుడు, కదంబతాపస, మీరు నన్ను మరీ గందరగోళ పెట్టేస్తున్నారు. వీళ్లు 8 మంది పై జన్మలో చక్రవర్తులు కావాలి, కాని వీళ్ల జీవుళ్ళు వాళ్లవాళ్ల ఇంటి గదిని దాటిపోవడానికి వీలులేదు. వీళ్లకు లభించిన వరాలు ఫలించాలి, శాపాలు ఫలించాలి, ఇవన్నీ ఒకేసారి జరగాలి. ఇదెలా సాధ్యం? కదంబతాపసుడు, కుందదంతా, నీమీద స్నేహంతో వీళ్లు 8 మందికి జరగబోయే భవిష్యత్ కథ ఏమిటో చెబుతా. అది వింటే నీ సందేహాలన్నీ పటాపంచలేపోతాయి. ఇవాల్టికి 8వ రోజున మీరు మధురానగరం చేరుతారు. అక్కడ చాలా కాలం సుఖంగా ఉంటారు. ఆ తరువాత కొంతకాలానికి క్రమక్రమంగా దగ్గర దగ్గరలోనే 8 మంది మరణిస్తారు. వెంటనే వారి సూక్ష్మదేహాలలో ఉన్న చిత్తాకాశాలలో కొన్ని విచిత్రమైన సన్నివేశాలు కనిపిస్తాయి. ఆ దృశ్యాలలో వీళ్లకు లభించిన వరాలన్నీ ప్రశాంతమైన దేవతాస్వరూపాలతోనూ, వీళ్లకు లభించిన శాపాలు రౌద్రదేవతాస్వరూపంతోనూ దర్శనమిస్తాయి. ఆ 2 దేవతావర్గాలు ఈ జీవులకు మా ఫలితాలను ముందిస్తాము అంటే మా ఫలితాలను ముందిస్తాము అంటూ పోట్లాడుకుంటాయి. మేము గొప్ప అంటే మేము గొప్ప అని వాదించుకుంటాయి. చివరికి 2 వర్గాలు కూడా ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పినట్టు చేద్దాం అని రాజీకి వస్తాయి. 2 వర్గాలు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి విషయం విన్నవిస్తాయి. దీనికింత గోలెందుకయ్యా, మీలో ఎవరికి ఎక్కువ అంతఃసారముంటే వాళ్లు గెలుస్తారు, కనుక ఎవరి సారమెంతో మీరే కొలుచుకోండి అంటాడు బ్రహ్మదేవుడు. దానిమీదట బ్రహ్మదేవుడి అనుమతితో శాపదేవతలు వరదేవతల హృదయాలలోకి, వరదేవతలు శాపదేవతల హృదయాలలోకి దూరుతారు. కొంతసేపటికి శాపదేవతలు బయటికి వచ్చి ఇలా విన్నవిస్తారు, బ్రహ్మదేవ, మాకు గుండెబలం లేదు, వాళ్లు వజ్రస్తంభాలు లాగా ఉన్నారు. నిజానికి మాకు వాళ్లకి గూడా దేహం ఒక్కటే. ఏ చైతన్యం వరమిస్తుందో ఆ చైతన్యమే శాపం గూడా ఇస్తోంది. అయితే శాస్త్రీయమైన తపస్సును చేసి ఒకానొక జీవి వరాలను పొందుతున్నప్పుడు ఆ జీవి యొక్క చైతన్యం గూడా వరదేవత యొక్క చైతన్యంలో కలుస్తోంది గనుక ఆ దేవతకు బలం పెరుగుతోంది. దానికి తోడు ఆ జీవుల తపస్సుకు ఆధారమైన శాస్త్రవిధి యొక్క బలం కూడా వాళ్లకు కలుస్తోంది. అందుచేత వరదేవతల సారం 3 రెట్లుగా పెరుగుతోంది. ఇక మా శాపదేవతల దగ్గరకొస్తే వాళ్లకు శాపం పొందే జీవుల ఆత్మబలం తోడు కాదు. దానికి తోడు శాపాలకు గురయ్యేవారు సామాన్యంగా పాపం చేసి ఉంటారు గనుక అప్పుడు వారి అంతఃసారం ఇంకా కొంత తగ్గుతుంది. అందువల్ల మా అంతఃసారానికి ఈ జీవుల అంతఃసారం తోడు కాజాలదు. అందువల్ల వరదేవతల బలమే అధికం. అదీగాక ఈ సోదరులకు ముందు వరాలొచ్చి తరువాత శాపాలొచ్చాయి. ముందు వచ్చిన వరం ముందు పుట్టిన చెట్టు లాగా బాగా నిలదొక్కుని ప్రబలమవుతోంది. అదీగాక వరం శాస్త్ర ప్రమాణ బలంచేత 135 ఆయసర్ పుట్టింది. శాపం పొరపాటున జరిగిన పాపం వల్ల పుట్టింది. సుప్తిరజత భ్రాంతిలో రజత భ్రాంతి మొదట పుట్టింది, కాని అది అల్ప ప్రమాణమైన నేత్రం యొక్క దోషం వల్ల పుట్టింది. తరువాత కలిగిన జ్ఞానం దోషరహితమైన నేత్రం వల్ల పుట్టింది. అందువల్ల తరువాత పుట్టినా సరే సుప్తి జ్ఞానమే ప్రబలమవుతోంది. కనుక ఎన్ని రకాలుగా చూసినా ఈ జీవుల విషయంలో వరదేవతల అంతఃసారమే అధికంగా ఉంది. కొన్ని సందర్భాలలో ఒకే జీవి విరుద్ధ కర్మలను సమానమైన బలంతో, సమానమైన సాధనంతో ఆచరిస్తాడు. అలాంటివాడికి వరశాపాలు సమానమై సుఖదుహకాల మిశ్రమఫలం తప్పదు. ఒక్కొక్కప్పుడు ఒకే జీవికి ఏకకాలంలో విభిన్న ప్రాంతాలకు సంబంధించిన సుఖదుహకాలను అనుభవింపజేయవలసిన వరశాపాలు సమానంగా వచ్చిపడతాయి. అలాంటప్పుడు ఆ జీవికి స్వప్నరూపంలో తనే రాజుగాను, తనే పౌరుడుగాను, తనే మిత్రుడుగాను, తనే శత్రువుగాను మారి నానా రూపాలతో ఉన్నట్టు కనిపించి ఏకకాలంలో సుఖదుహకాల అనుభవం జరిగిపోతూ ఉంటుంది. ఆ వరసాప సమస్థితి ఇంకా ప్రబలంగా ఉంటే విపశ్చిదుపాఖ్యానంలో లాగా ఒకే జీవికి అనేక రూపాలు కలిగి ఏకకాలంలో రకరకాల సుఖదుఖానుభవాలు సంభవిస్తూ ఉంటాయి. ప్రభు, బ్రహ్మదేవ, మీ ఎదుటే మేము గడుసుదనం వహించి ఉపన్యాసాలు చెప్పామని కోపగించకండి. మమ్మల్ని క్షమించండి. మేము వెళ్ళి వస్తాం, సెలవిప్పించండి. అలా మనవి చేసి శాపదేవతలు అక్కడినుంచి వెళ్ళిపోతారు. అయితే వాళ్లు వెళ్ళిపోగానే వరదేవతలు 2 వర్గాలుగా చీలిపోతారు. అందులో ఒక వర్గం భర్తృవర్గదేవతలు అంటే భర్తలు సంపాదించుకున్న వరాల దేవతలు, 2వ వర్గం భార్యావర్గ దేవతలు అంటే భార్యలు సంపాదించుకున్న వరాల దేవతలు. మొదటి వర్గం వారు ఆ 8 మంది జీవులను వేరే వేరే బ్రహ్మాండాలలోకి తీసుకొనిపోయి అక్కడ వీళ్లను ఏకకాలంలో చక్రవర్తులను చేయవలసిందే అంటారు. రెండో వర్గవారు ఈ జీవులు ఆ ఇంటి గడప దాటటానికి వీల్లేదు అంటారు. వాళ్ల వాదాలు విని చివరికి బ్రహ్మదేవుడు ఇలా అంటాడు. బ్రహ్మదేవుడు, ఓ వర దేవతలారా, మీ రెండు వర్గాల కోరికలు తీరేందుకు ఉపాయాలు నేను చెబుతా వినండి. మీరు ఒకరికొకరు సహాయం చేసుకుని ఆ 8 మంది సోదరులని ఆ ఇంటి గదులలోనే చక్రవర్తులుగా చేసేయండి. వరదేవతలు వదెలా కుదురుతుంది, దేవా, వీళ్లల్లో ప్రతి ఒక్కడు భూమి మొత్తానికి నేనే చక్రవర్తిని కావాలని కోరుకున్నాడు. ఉన్నది ఒకటే భూమి, దీంట్లోనే ఇంతమందికి ఒకేసారి చక్రవర్తిత్వాన్ని ఇమ్మంటే మేము ఎలా ఇవ్వగలం? అదీగాక వీళ్ల గదిలోనే ఇంత విశాలమైన భూమిని ఇరికించమంటే ఎలా ఇరికించగలం? పద్మపు మొగ్గలో ఏనుగును దూరమంటే దూరుతుందా? బ్రహ్మదేవుడు, మీరు కూడా ఇలా మాట్లాడటాలేమిటయ్యా? వ్యష్టి స్వరూపులుగా మీరున్నారు, సమష్టి స్వరూపుడిగా నేనున్నాను. మనమంతా కలిపి చైతన్యం అనే పరమాణువు యొక్క గర్భంలో ఉన్నాము. ఎలా ఉన్నా స్వపద్రష్ట అనే చైతన్యాను గర్భంలో విశాలమైన స్వప్నలోకం ఉన్నట్లుగా ఉన్నా. జగత్తు యొక్క సత్యస్థితి ఇలాగ ఉంటే భూమిని గదిలో ఎలా దూర్చాలంటారేమిటి? మొత్తం ప్రపంచమే అణుగర్భంలో ఇమిడి ఉన్నప్పుడు గదిలో భూమి పట్టడం కష్టమా? ఉన్నది చిన్మాత్రమే, ఈ జగత్తు కనిపించేది మాత్రమే. ఉన్నది కాదు అంటే ఉన్న చైతన్యమే జగత్తుగా కనిపిస్తోంది. అలాంటప్పుడు ఈ భ్రాంతిమయ ప్రపంచంలో మీకు అసాధ్యమేముంది? వరదేవతలు, దేవా, అర్థమైంది. ఇదిగో మేము కూడా ఆధిభౌతిక శరీరాలను పరిత్యజించేసి ఆతివాహిక 136 ఆయసర్వ్ దేహాలను ధరించి ముందు మా మనఃకల్పితమైన మా ఇళ్లకు వెళ్లిపోతాం. ఆ తరువాత ఆ 8 మంది సోదరులకు వారి గదులలోనే వారి తపస్సులనే మనఃకల్పనల చేత సృష్టింపబడిన విశాల భూమండలాలను చూపించి వాటికి వాళ్లను చక్రవర్తులను చేస్తాం. ఈ కల్పన మొదలైనాక ఈ జీవులలో ఎవడి జీవితం వాడిదే? ఒకడు శాకద్వీపంలో, ఒకడు కుశద్వీపంలో, ఒకడు శాల్మలీ ద్వీపంలో, ఒకడు క్రౌంచ ద్వీపంలో, ఒకడు మరొక శాల్మలీ ద్వీపంలో, ఒకడు గోమేధి ద్వీపంలో, ఒకడు పుష్కర ద్వీపంలో, మరొకడు లోకాలోక పర్వత ప్రాంతంలో సంచరిస్తూ ఎవడికి వాడు చక్రవర్తిగా జీవించేస్తాడు? దేవా, ఇక మాకు చెప్పించు. కదంబతాపసుడు కుందదంతా. ఆ తరువాత వరదేవతలు చెప్పినట్టే మొత్తం జరగబోతోంది. కుందంతుడు, విదిలా సాధ్యమో నాకు అర్థం కావడం లేదు. ఇంత సువిశాలమైన భూమి వాళ్ల గదులలో కనిపించబోతోందా? కదంబతాపసుడు, శుద్ధ చిన్మాత్ర యొక్క నైజమే అంతయ్యా. దానికి ప్రపంచమేమీ అంటకపోయినా ముల్లోకాల రూపంగాను జాగ్రత్ స్వప్న సుషుప్త తురియాల రూపంగాను తనే కనిపిస్తుంది, తనే అనుభవిస్తుంది. ఈ పని జరిగేటప్పుడు కూడా తను తనుగానే ఉంటుంది. అది దాని స్వభావం. నానారూపత్వం వాస్తవమైన స్వభావమంటారా? కదంబతాపసుడు, చిత్రంలో కనిపించే నానారూపత్వం వాస్తవం అని నేనలేదయ్యా. అది భ్రాంతిజన్యం. ద్విచంద్రోదాహరణల్లో రెండో చంద్రుడు కనిపిస్తున్నంత మాత్రాన అసలు చంద్రుడు నానారూపుడవుతాడా? రెండో చంద్రుడనేది కంటి దోషం వల్ల వచ్చే భ్రాంతి. అలాగే ఈ జగత్తు అంతా అజ్ఞానం వల్ల కలిగే భ్రాంతి. ఈ అజ్ఞానం సృష్టికర్త యొక్క ప్రథమ సంకల్పమనే నియతి రూపంలో ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంది. దానివల్లే ఈ ప్రపంచానికి ఒక స్థిరమైన రూపమున్నట్లుగా మనకు కనిపిస్తోంది. ఇలాగే ఎవడి ప్రపంచాన్ని వాడు సృష్టి చేసుకోవచ్చు. కనుకనే ఈ సోదరులు తమ తమ రాజ్యాలను తాము సృష్టి చేసుకోబోతున్నారు. నీకు చాలా మటుకు విషయాలు వివరించాను, మిగిలినవి క్రమంగా తెలుస్తాయి. ఇక మీరిద్దరూ బయలుదేరండి. నేను సమాధిస్థితిని విడిచి ఎక్కువసేపు ఉండలేకుండా ఉన్నాను. కుందదంతుడు, రామ. ఆ కదంబతాపసుడు అలా అంటూనే కళ్ళు మూసుకుని రాయిలాగా మారిపోయాడు. కుందదంతుడు అంటే అద్వితీయమైన చితత్వానికి. మేమిద్దరం ఆయనను పలకరించాలని చాలా ప్రయత్నాలు చేశాం. ఆయన మరి కదలలేదు. మేము అక్కడి నుంచి మెల్లిగా బయలుదేరి మధురానగరం చేరాము. అక్కడ మా వృద్ధ తాపసుడుగారికి గొప్ప స్వాగతం లభించింది. తమ్ములు పెద్ద ఉత్సవమే చేశారు. కులదేవతారాధనను, సువాసిని పూజ, బ్రాహ్మణ భోజనం వగేరా చాలా ఉత్సవాలు ఏర్పాటు చేశారు. ఆ తరువాత నేను వాళ్ళింటిలోనే ఉండిపోయాను. వాళ్లు నన్ను ప్రేమగా చూసుకున్నారు. ఆ తరువాత కొంతకాలానికి కదంబ తాపసుడు చెప్పినట్టే అన్నదమ్ములందరూ హరి అన్నారు. నేను ఆ దోహఖాన్ని తట్టుకోలేకపోయాను. ఎక్కడికి పోవాలో తెలియక మళ్లీ ఆ కదంబ తాపసుడి దగ్గరికే పోయాను. ఆయన సమాధిలో ఉన్నాడు. నేనిమాటు తొందరపడలేదు. ఆయన 3 నెలలకు కళ్ళు తెరిచాడు. నేను ఆయనకు సాష్టాంగ వందనం చేసి తత్వ విషయంలో ఎన్నో సందేహాలు అడిగాను. ఆయన కొంచెం ఇబ్బందిగా చూసి, నాయనా, నేను సమాధి విడిచి ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను. పరమార్థోపదేశం అంటాలంటే దానికి అభ్యాసం ఉండాలి. నీకిప్పుడు అది చాలదు. కనుక నేను ఇప్పుడు చెప్పినా నీకు ఎక్కదు. నాకు అంత ఓపిక లేదు. నీకు ఒక ఉపాయం చెబుతా. అయోధ్యానగరాధిపతి దశరథుడనే చక్రవర్తి ఉన్నాడు. అతనికి 137 రాముడనే కొడుకున్నాడు. అతనికి వైరాగ్యం ఇప్పుడిప్పుడే కలుగుతోంది. వాళ్ల కులగురువైన వశిష్ఠుడు అతనికోసం మహాసభలో సువిశాలమైన తత్వబోధ చేయబోతున్నాడు. సామాన్యంగా తత్వబోధలన్నీ ఏకాంతంలో జరుగుతాయి. కాని శ్రీరామ వశిష్ఠులు మాత్రం కరుణబుద్ధితో మహాసభలోనే తత్వోపదేశ ప్రసంగం చేయబోతున్నారు. అది వింటే నీకు జీవన్ముక్తి లభించడం ఖాయం. కనుక అయోధ్యానగరానికి వెళ్ళు. ఆ వశిష్ఠసభలో ప్రవేశం కోసం ప్రయత్నించు. బయలుదేరు. నేనిక సమాధిలోకి వెళ్ళిపోతాను అన్నాడు. అంటూనే ఆయన సమాధిలోకి వెళ్ళిపోయాడు గూడా. రామ, ఆ విధంగా గురుప్రేరణతో నేను మీ నగరానికి వచ్చాను. ఇప్పుడు సూటిగా నీతోనే పరిచయమైంది. దయచేసి నాకు మీ సభలోకి ప్రవేశం కల్పించు. శ్రీరాముడు, గురుదేవ, వశిష్ఠమహర్షి ఆనాడు ఆ విధంగా నాకు పరిచయమైన కుందదంతుడు ఇవాళ్ల ఈ సభలో ఉన్నాడు. ఇన్ని రోజులుగా మీ ఉపదేశం అంతా వింటున్నాడు. అందుకే ఇతనికి నిజంగా జ్ఞానం కలిగిందా, సందేహాలన్నీ తీరిపోయాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను